ప్రోమేణనాప్నోదే తానగ్నిస్తృతాస్తోమేణనాప్నోదే సైంద్రమబ్రవీత్ ఇమాన్మయీప్సేతి తానింద్ర పంచదశేన స్తోమేణనాప్నోదే సవిశ్వాం దేవానబ్రవీత్ ఇమాన్మయీప్సేతి తాను విశ్వే దేవాః సప్తదశేన స్తోమేణనాప్నువన్ సవిక్రమబ్రవీత్ ఇమాన్మయీప్సేతి తాను విష్ణులేకవింశేణ స్తోమేనాప్నోత్ వారవంతీయేనావారేత ఇదం విష్ణుర్విచక్రమయి దివ్యక్రమత యస్మాత్ప్రవభ్యగుంశేరన్ ఏతేన ఇదేత ఇదాప్నోత్ తదప్తోర్యామస్యాప్తోర్యామత్వం ఏతేన వై దేవాదయిత్వాని జిత్వామకామయం తదమాప్నువన్ ఎంకామం కామయతే తమేతేనాప్నోతి యాఘ్రోయమగ్నోచర నిర్ప్రవిష్టేణాం రుద్రోభిజస్తిపాయం నమస్కారేణ నమసాజేజుహోమి మా దేవానామిజయాకర్మ భాగం సా వీరిదేవ ప్రసవాయ మిత్రే వరస్మానమస్మే వరిమానమస్మే అథాస్మభ్యగుంసభిదస్సర్వదాతా దివేది వాసు బాభూరి పశ్వ భూతో భూతేణుచరీప్రవిష్ట సభూతానామశివజర్మభూమ అస్య మృత్యోచరచిరాజసూయమ్ రాజారాజ్యమనుమన్యతామిదం ఏభిశిల్పే ప్రధానామజృంభజ ఏభిర్జామభ్యవింశ ప్రజాపతి ఏభిర్వాజం విశ్వలోపాగం సమమ్యేత తేనేమగ్నైవర్తజాచబంధే ఏభిరాదిత్యస్తపతి ప్రకేతుభిః ఏభిః సూర్యోదృశే చిత్రభానుః ఏభిర్వాజం పుష్కలేభిరవ్యేత తేనేమగ్నైవర్తజాచబంధే ఆయం భాదుశవసా పంచకృష్టేః ఇంద్రయవజ్జేష్ఠోభవద ప్రజావాన్ అస్మాస్తు పుష్కలం చిత్రభాన ఆయం ప్రణక్షే ఉపస్థం యత్తే శిల్పం కశ్యపలోచనావజే ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాన యస్మిన్ సూర్యా అర్పితా సప్తసాగం తస్మిన్ రాజానమధిశ్రయేమం వ్యవరజుభిషవ్యజే యాఘ్రవి యాఘ్రే విశ్రయస్త్రదిశామహే విశస్తాదర్వా వాంఛంతో వాత్వద్రాక్రమశిభ్రజే యా దివ్యాపయసంబభూవ యాంతరిక్షపదవాచిభేయాసర్వాజాగుజా అభియంజామి వర్తస అభివర్తసాదిశం దివ్యేన పయసాసారాప్రవర్ధన సాగరద ఇంద్రం విశ్వావేవన్ సమగ్రవిచిర అధీతమగం రచేనా వాజానాగం సత్పదిం పదిం వసవస్తా పురస్తాభిజంతు గాయత్రేణ ఛందస రుద్రాస్వాదక్షిణతాభిజంతుేక్షేణ ఛందస ఆదిత్యాస్తాపశ్చాభిజంతు జాగదేణ ఛందస విశ్వే త్వాదేవాత్తరతోభిజంతానుష్ణుభేణ ఛందస బృహపరిస్తోపరిష్టాభిజంతుపాంగేణ ఛందస వరుణంతామృగముగ్రంఖరంకరం భోజమానం మరుతామగ్రే అర్చిల సూర్యవంతం మఘవానం విషాసహిం ఇంద్రముక్షేరుణామహూతమగం హువేమ ప్రభావాసుజీవసేన ఆ నోగవ్యోజముక్షతం కృతేన ఆ నోజనేశ్వైదయ్యమాన శృతం మే మిత్రావరుణాహలేమ ఇంద్రస్య దేవీర్యకృత బాహూపావహరామి అభిప్రేహి వీరయస్వ ఉగ్రశ్చేత్తాదవత్న ఆతిష్టవృత్రహంతమ తుభ్యం దేవాధిబ్రవన్ అంకౌన్యంకాభిజోర్థయ్యౌ ధ్వాంతం వాతాక్రమణ సంచరంతౌ దూరేహేతింద్రియావాన్ పదత్తే తేనాగ్నయః పప్రయః పారయంతో నమస్తరిడేగద అవ్యథాయే త్వా స్వధాయే త్వా మానయేంద్రాభిరస్తు దృష్ట్వా యుష్టాసః ఏవా బ్రహ్మంత వేదస్తో తిష్టారథయ్రహస్త ఆరస్మేందేవయుజయస్వ ఆదిష్టవృత్రన్నాదిష్టంపరే అనృతేంద్రపదత్వమిత్రవర్ణ యౌశ్చద్వాపృథివీజ ప్రత్యేకస శుక్ర బృహద్దక్షిణాపిపత్తో అనుస్పథాజిగితాగుంసామో అగ్ని అనుత్వాదవిదాధవేన ఇంద్రం విశ్వావేవృధన్ సముద్రవిజ సంగిర రచేతమగుమృచేనా రాజానాగం సత్పదింపజం పరిమాదేన్యాఘోషా జానాం వృంజంతు గృధ్రవ మేధిష్టా పిన్వమానా ఇహ మాంగోపతిమపి సంవిశందో తన్మేనమతిరుణమన్యరా తన్మాతా పృథివీ తత్పితాద్యోః తద్గ్రామానస్వామసుతోమయోభువ తరస్మినాశుతోభరా ఇవం అవజేణమదుత్తమం ఏనా వ్యాఘ్రం ప్రజస్మజానాః సింహమగ్న్వంతి మహతే సౌభగాయ సముద్రం న సుభవంతరశివాగుంసం మర్మర్జంతే దీపిన వక్షంతః ఉదసా వేద సూర్య ఉదితం వామకంబజ ఉదిదేవసూర్య సహవగ్ననామమ అహం వాచ వివాచనం మయి వాగస్సుధర్ణి ఎంతు నదయో వర్షంతు వర్జన్యాః సువిఫలావోషయో భవంతు అన్నవదామోదనవదా మామిక్షవదాం ఏషాం రాజా భూయాసం ఏ కైచిన ప్రసమా సత్రమాసద ఏ భిరాభదం విరోజలేభ్యోజువృదేన రాజస్తోషే నేమం వర్తాగం దాస నే బ్రహ్మణస్తవతో విమోగ ఇనామ్నే దీక్షావచనే శుభ్రా ప్రకేశా సువతే కాండినో భవంతి బ్రహ్మేది దేవనశ్వరాణ్య ఆరోహ ప్రోక్షం విషహస్తోణి అవాదీక్షాభినేహ్యుగ్రా దేహిదక్షిణా ప్రతిరస్వాయు కథాముచ్చవరుణస్ పాశాన్ ఏనావపదితాక్షురేణ సోమస్ రాజ్ఞా వరుణస్ విద్వాన్ తేన బ్రహ్మాణోపదేదమస్యేమం రయ్యావర్తాకం సృజాస మా చేకేషాననుగాద్వత్రేత తాకరోజులేభ్యమింద్రా బృహస్పతి హరితావర్చాభ్య నిధానం బహుధా వ్యేక్షన్ అంతరాద్యా పృథివీ అపస్సువ గర్భస్థం మే వీర్యగతే నిధాయ ఓగస్తే నేమం వర్తృదాతకం సుజాథ భరం దేవాహువోస్త పితాదృధాదో సోమస్వానక్తమేషాధితేన శ్రీగురుమస్మినేతం నిధత్తం ఓగుస్తే నేమం వర్తృదాతకం సుజాథ యత్సీమంతం కంకతస్తే నిలేఖ యద్వాహరివర్జమవర్ణ్యస్తే శ్రీగురుమస్మినేతం నిధత్తం ఓగుస్తే నేమగం సగం సుజాసో వీర్యేణ ఇంద్రం వైశ్వామరుతో నాపాచాయన్ సోనపచాయ్యమానగేతం విఘనమపశ్యత్ అమాహరత్ ఏనాయత తేనైవాసాంతకం సగ్రస్తం భవ్యహన్ యద్యహన్ తద్విఘనస్య విఘనత్వం విపాత్మానం ప్రాదుర్వ్యగుంహతేనైతే యౌజైనమేవం వేద యగం రాజానం విశోనాపచాయేయో యో వా బ్రాహ్మణస్తమదా పాపనా ప్రాపద సేతేనయేత విఘనేనైవేన ద్విహత్య విషామాధిపత్యం గచ్చతి తస్య ద్వాదశే స్తోత్రే భవతః ఏజదుర్విపుంశే ఔద్భిద్యమేవ ఏదద్వే క్షత్రస్య ఔద్భిద్యం ఎస్మే స్వాభిషో బలిగం హరంతి హరంజస్మే విషో బలిం ఐనమ ప్రతిక్షాదం గచ్చతి ఏం వేద ప్రభాహుగ్వాగ్రే క్షత్రాణ్యాదేవమింద క్షత్రాణ్యాదత్త నవాయిమాని క్షత్రాణ్యభూవన్యే అన్నక్షత్రాణ్యక్షత్రత్వం ఆశ్రయభ్రాతుర్యస్ జయజేంద్రియం ధత్తేన యోజైనమేవం వేద తద్యథా హవేసక ప్రగా ఉపావహితౌ స్యాతా ఏమేతో యుగ్మంతౌ స్తోమౌ అయక్షుస్తోమేషు క్రియతే పాత్మనోపహత్యే అపహాత్మానం భ్రాతుర్వ్యగుంహతే యోజైనమేవం వేద తద్యథా హవేషు సగ్రామణ్యః ఏవం ఛందాగుంసే తే ప్రసాపాదిత్యో బృహదేరభ్యూఢః సతో బృహదేరుస్తుమతే సతో బృహన్ ప్రజయాశుభిరదానేత్యేవ్రాభిస్తువదే ప్రతిషక్తం వై క్షత్రం విశా విషేణం క్షత్రేణం విలిషతి ప్రతిషక్తాభిస్తువదే ప్రతిషక్తో వై గ్రామణేశ్వ జాతై ప్రజాతైరేవైనం విలిషతి ప్రతిషక్తాభిస్తువదే ప్రతిషక్తో వై పురుష పాప్మభి ప్రతిషక్తాభిరేవాస్య పాప్మనోదే ీవోన్నాగమ్మీ వృధస్సు మేధా శ్వేతస్థితీతాభిష్ే తే వాయవే సమనసో వితస్థో విశ్వేన్నరస్వత్యాని చక్రుః రాగేణ యజ్ఞదోరోదీ ఉభే రాగే దేవీ శిరణాధారిదేవం వాయుం నిగిరస్వశ్వరస్వాహ ప్రశ్వేతం మధుషిజన్యరేకే ఆవాయో ప్రయాభిః ప్రభాయమచ్చా విగదేమనేజా బృహద్రయం విశ్వవారాంబ్రామానేతపద్యమాన కవి కవిక్షసి ప్రయజ్యో ఆనోనేభ్యశ్వజనేభిరద్ధరం సాత్నేభిర్మయాభియజ్ఞం వాయో అస్మిన్ హవిషవాదయస్వ యూయం పాదస్వస్తిభిస్తదాన ప్రజాపదేనత్వేతాన్యన్య విశ్వజాతాని పరితా బూవ ఇత్కామాస్తేజుమస్కన్నోస్ వయజ్ఞామపదయోరీణ ఏనాం పరీయజలం బృహంతం అస్మిన్భరేంద్రమం వాజసాద ప్రజాపతి ప్రథమృతమదేవ్రవీత్ ప్రజాపదే పన్యధిపాణ దేవానా ప్రజానాశ్వరస్వా అవిర్నాదేవేస్వ తవే మే లోకా ప్రతిశోధిశ పరావతో నిమత ఉద్వదశ్చ ప్రజాపతే విశ్వజీవసన్నో దేవ ప్రతిహరిహవ్యం ప్రజాపతిం ప్రశమయజ్ఞానా దేవానామగ్రహిధ్వం తనోదాద్రవిణం సువీర్యం రాయత్వరం విక్షమస్మే తవ రాయీశేతరాయముఖ్యశోనాగం రక్షితావిక్షితానా ప్రజాపతి ప్రశమనాదస్యమాయుషదాగం హరిర్ణ సోమాభూషణేమో దేవో సోమాభూషణానో విమానం సప్తచక్రసమవిశ్వమిన్వం విశోపదం మనసా యుజ్యమానం పంజన్మసోషణ పంచరశ్మిం దివ్యన్నసృతనం చక్రముచ్చా పృథివ్యామన్యాధ్యంతరిక్షే తావస్మభ్యం వరుదారం వృక్షం దాయద్వోషం విష్యతాన్నాభిమస్మే ధియం భోషాయన్వజ విశ్వమిన్వ రేం సోమాయపజర్దసాదు అవదేవ విదసే సువీరా విశ్వాన్యన్యభువనాజాన విశ్వమన్యాభిలక్షాయే సోమాభూషణావదం ధియం మే యువభ్యాం విశ్వా ప్రదనాలయేమ ఉదుత్తమం వరుణాస్తభ్నాభ్యాంజేదంకిలవాస అవదేహేణత్వాయామి ఆదిత్యానామవసాన దక్షిణ ధారయంత ఆదిత్యాస్రభూమే ధారయన్ యజ్ఞా దేవానాగుంశుచిరవ ఏ శుక్రాసృజయోరంత శ్రీదన్నాదిత్యాధిపరిషి ప్రియే కామేణ దేవాశ్వరసన్నివోన ఆయాంతయజ్ఞముపనాజుషానాసో నవాజిజయీవసామిదం ఘదం విన్వత్పతిహర్యంత తేజాయమానాయముదే ఆదిత్యాగ్రామం పితుమంతమస్మే ఆనపుత్రాదిదేర్యాంతయజ్ఞం ఆదిత్యాస ప్రతిభర్దేవయానే అస్మే కామం దాసుజే సన్నవంత ప్రోడాజం ఘతవంతం జుషంతాం సభాయమానామధ్యా ఆదిత్యాగ్రామ ప్రేతాంబషకృతిం జుషద్భర్ణాహ్యాలింగిరత్రా ఆదిత్యాన్ కామోదే భవేమ హే భూతాని జనయంతో విచక్షు శ్రీదంతపుత్రాలయేరుపస్థం శేర్ణం పరిహరిహ విరద్యాయ దేవాన్నం పరిహస్తీరదా యజ్ఞే అస్మిన్ ఛాయాస్తే సంతో అపజిందువా అస్మభ్యం పుత్రాలయే ప్రయగం సదా ఆదిత్యా కామ హవిషోషాణా అగ్నేనే సుపసారాజే అస్మాన్ విశ్వానదేవ విజయాయ విద్వాన్ యోధ్యస్మద్యుహురాణమేన భూయిష్టాంతే నమ ముక్తిం విధేమ రమ శుక్రాయ భానవే భరధ్వం హవ్యం మతిం చాగ్నేయ సుపూజం యో దేవ్యా నిమానుషా జనోకుంషే అంతర్విశ్వాని విద్మనాదిగాది అచ్చాఖిల మృతయో దేవయంతే అగ్నీయం యద్రవిణం భిక్షమానాం సుప్రదేవ్యుస్పంచం అవ్యవాహమరదిం మానుషాణాం అగ్నేత్వమస్మర్తిభ్యమీవాభ్యమంతకృష్ణే పునరత్వభ్యగుంభితాం విశ్వభిరజలేభిర్యజత్ర అగ్నేత్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరదుర్గాని విశ్వా ఓశ్చ వచ్చే బహులానమురుగే భవాలోకాయ ప్రకారవో మననా వచ్యమానా దేవద్రేయేన్నయసదే వయంత దక్షిణావాగ్వాజనే ప్రాచే అవిర్భరణ్యగ్నయే ఇంద్రన్నలో విజయరథం జగర్భ్రాదే దక్షిణమింద్రహస్తం వసూయవో వసుపదే వసూనా విద్మాహిత్వా గోపదిగుంశో రగోణా అస్మభ్యం జగ్నం కృషంగుందావేదం విశ్వమభిద పశవ్యం యత్పశ్యక్షదాసూర్యస్ గవామతి గోపతిరేక ఇంద్ర దక్షేమహి దే ప్రేతస్వ సమింద్రమామనదానే సకం సోరభిర్మఘవాన్ సగ్స్వస్త్యా సం బ్రహ్మణా దేవకృతయ్యదస్తే సం దేవానాగుంసమద్యాయజ్ఞానా ఆరాక్షత్రమువాసస్వ దూరం ఉగ్రాయశంభ పురోహోదేన అస్మేధేయమద్గోమదింద్ర పృథ్వీయంతరిత్రే వాజరత్నా ఆవేశ బృహస్పతి ప్రసమంజాయమాన మహాజ్యోతిర పరమేమన్ సప్తాశ్యమిజాతోరవేణ విషత్తరస్మిరసమత్తమాగుంసే బృహస్పతి సమయద్వసూని మహాభృజాన్ గోమతో దేవేద అపస్విదాన్ సుపర ప్రజేక్త బృహస్పతిరహంత్యమిత్రమర్కై బృహస్పతి పర్యేవా విత్రే ఆనో దివపావీరవి ఇమాయత్వా నాయస్తే స్తన సరస్వత్యభిజత్నేభిర్విసాయవాజతే సానుగిరీనాంత విజయభిరోగ్మి పారావదగ్నేమవసేతు భక్తిభి సరస్వతీనావివాసేమధీతి సోమాధేనగం సోమా అర్వంతమాశం సోమా వీరం కర్మణ్యం దాతు సాధన్యం విదత్సగం సభేయం విదుశ్రవణయ్యో దాశరస్మై అషాదయ్యుత్సత్వం సోమక్రతుభి యాదే ధామాని హవిషా విజందే తమిమావోషధే స్వామ విశ్వాహ త్వమోదనేత్తంగా త్వమాదం సోర్వంతరిక్షం సంజ్యోతిషామితమోవర్థ యాదే ధామాని దివ్యా పృథివ్యా యా పర్వదే శ్వోషధేష్వత్సో తేభిర్నా విశ్వే సుమనాహేణన్ రాజన్ సోమ ప్రతిహవ్యాగృహాయ విష్ణాత్మకందరస్య ప్రియం తరద్విష్ణ పరోమాత్రయాదనవాన అదే మహిత్వమన్వష్మంతే ఉభేదే విద్వరసే పృథివ్యా విష్ణోదేవత్వం అరవస్య విత్సే విచక్రమే త్రిదేవ ఆదే మహోయో జాత అధిగోత్రాణి ఆభిస్పృథో మిథచేరీషన్యన్ అమిత్రస్య విషయా మన్యమింద్ర ఆభిర్విశ్వ అభిజో విశోజీ ఆర్యాయ విశోవతాదీర్దాసీ అయగుజన్మేధయన్మదఘ్నన్ అయమృత ప్రగణతే విభాగా సత్యం కృణతే మన్యమింద్ర విశ్వం దృఢంభయేజనస్మాన్ అనుస్వధావక్రన్నాపోస్ అవర్ధనమధ్యానాభ్యానా సద్వైతేన మనసాతమింద్రవోజిష్ఠేన హన్మనా హన్నభిద్యోన్ వరుత్పంతం వృషసం వృధానం అకవారిం దివ్యగం శాసమింద్రం విశ్వాదాహమవజే నౌతనాయ ఉగ్రగం సహోదా విగతగంభువేమ జనిష్ఠా ఉగ్రస్సహజే దురాయ మంద్రవోజిష్ఠో బహుళాభిమాన అవర్ధన్నింద్రం మరుతశ్చిదత్ర మాతాయద్వేలం దశనధ్యనిష్టా క్వస్యావా మరుతస్వసాదేర్ యన్మామేకం సమసత్తా ఇహత్యే అహగ్రస్త విడస్తు విష్మాన్ విశ్వశ్చిదత్రస్నేహ వృత్రస్థిత్వాశ్వసాదేశమానా విశ్వే దేవాయ మరుద్భిర్నిరక్షందే అస్తు అథే మా విశ్వా ప్రతనాదిగాసి మధేయం వృత్రం మరుదయింద్రియేణ శేన భామేణ విషాభూవాన్ అహమేనామనవే విశ్వశ్చంద్రా సుగా అవశ్చకరవజ్రబాహు త్రయోషా విష్ణయే విశ్వమోగా మహాదివ పృథివ్యాష్ట్రాజ సేన సద్వ్యాభరేణ మరుత్వాభవత్ంద్రభూతే ఇంద్రవృత్రమహద్వృత్తూర్యే అనాదృశ్యోమఖవాశూర ఇంద్ర అన్వేణం విశ్వమదంతపూర్వే అయగూరాజాజగతీనా సగే వీరస్తూ వీర్యావాన్ సగేకరాజో జగత పరస్పా యదా వృత్తమదరక్షోర ఇంద్ర అథాభవత్తమిక్రతూనా ఇంద్రయజ్ఞం వర్ధయన్ విశ్వవేదా వరోణాధస్థాగం హవిర్ణ వృత్తంతేత్పాదానమం వజ్రబాహు విశ్వదృగం హద్రగం హితాదృగంహనేన ఇమై యజ్ఞం వర్ధయన్ విశ్వవేదా వరోణాధం ప్రతిగర్భాంద్ర యదా వృత్తమదరక్షోర ఇంద్ర అథైకరాజోజనా ఇంద్రోదేవాంచం వరహ్యావద్ ఇంద్రోదేవానామభవత్లోకా ఇంద్రోయజ్ఞ హవిషావృధాన నాథయం శర్మయంసే యప్తృథివ్యాప్తలోకా ఇంద్రోహవిష్మాంసగణమర్ధి వృత్తదోర్ణయజ్ఞమిహోపయాసరస్వానశివాదిహోగ్రహ హిరణ్యవాదేరస్సు వర్షా తస్య వయగుంసమసో యజ్ఞస్య అభిభద్రేదో మనదే శ్యామ హిరణ్యవన్నాభయం కణోదో అభిమాగ్రహేంద్ర ప్రదనాసు విష్ణు సరశర్మద్రవరో సంయగుంసే యూయం పాదస్వస్తిభిస్తదా ఇంద్రగ్రస్తి వజ్రనగ్రస్వృష్టం పురోడాదస్తాగుమహర్ణ హాభిమాగే ప్రదనా సహస్వాన్ అసాభయం గణి విశ్వదోన త్రిదూరం వజ్రణమప్రదేత్తం అభిమాగ్రహం పురుభోగమింద్రం క్షరపదర్జనే తస్మాయింద్రాయ హవిరాజహోద ఇంద్రోదేవానామధిపా పురోహిత విషాంబజలభవద్వాజనేవాన్ అభిమాదిహాద విషత్తు విష్మాన్ అస్మభ్యం చిత్రం ప్రణగుమయందాద్యాపాదృగేమహిత్వాద్రహేంద్ర స్వనోహ ప్రతిర్భ్రాదురాతయే దేవానాం దేవానధిపానావ్యాద్ అనవస్థేర సంవిష్ణేయత్తే ఇంద్రస్య వేర్యాన్యహన్నహి ఇంద్రయాతోపశత రాజా సమస్త జన్యవజ్రవాహు హే దురాజాక్షేదర్శనీనా అరాన్యనేప్రయితాభూవ అభిషిద్ధోజిగాదస్య శత్రూనే విజిగ్మేణ పృషభేణాపులోభేన్ సంవత్సేనాశిరద్ధృతమింద్ర తస్వా మదిమదిర్చాదాన విష్ణుం దేవం వరుణమోదయేభగం మేదదేవాయధ్వం ప్రాణో యజ్ఞమాగతం విశ్వసేన ప్రజాపదస్మే ద్రవిణేమసత్వం మేధదా దేవాపయాయధ్వం విష్ణుం చ దేవం వరుణం చ రాజిం తానో అమీవాపవాధమానో ఇమై యజ్ఞం విషమానాముపేదం విష్ణో వరుణాయమధ్వరాయన విశేషణాయమ యక్షతం దీర్ఘ ప్రయజ్ఞో అభిషావధానా జో విధారా దీర్ఘమాగంసి యజోరోజుదాస్కృతారజాగుంసే వీర్యేర్వీరతమాశ్రేష్టా యావత్తే అప్రదేత్తాసహోభి విష్ణో అయం వరుణా పూర్వభూతౌ విష్ణో వరుణావిశస్తి పాపా దేవాయజంత అభిజాహృతేన అపామీ భాగంసేధరం రక్షసశ్చ అసాధత్తైనిజమానాయుషయ్యో అగుంహోముచా వృషభా సుప్రతోర్తి దేవానాం దేవతమాశ్రేష్టా విష్ణో వరుణ ప్రతిహరియదన్న ఇదన్న రాత్రేణ మోదయే హవి మహేనుద్యావా పృథివీ ఇహజ్యేష్ఠే రుచాభవదాగుభ్యర్థైర్థేమరిత్యమిన్వన్వ్యోక్షాప్రసానేభిరేవై ప్రభోర్భజే వితరానగ్రదేభిర్భ్యకృణ్వసనే ఆనాద్యావా పృథివేదైవ్యేన జనేన యాతం మహివాంబరూసం సగిత్వమా భువనేష్పాస యజ్ఞేద్యావా పృథివేజాన పూర్వేకభేదేనే అవగంసేధీరస్వచ్చాసమేరత్ భూరిందేనందం పద్వంతం గర్భమపదే దాదే నిత్యన్నసోనం పిత్రారుపస్థే తం విపృతం రోషే సత్యవాచం ఇదంద్యా వా పృథివీ సత్యమస్తు పితర్మాతృహోమబ్రువేవా భూరం దేవానామే అవోభి విద్యామేషం వృణం జీరదానం ఉర్వే మృత్యే బహులే దూరే అందే ఉగబ్రువే నమదాయజ్ఞే అస్మిన్ దధాయే శుభయే సుప్రదూర్తి యావారక్షరం పృథివే నాభవాద్ యాజావాడుదయో విశ్వాః పరిచ్ఛాః యావాడుదయ స్తోమరాజ్ఞేరస్మాపదే నుంసామపదే వాడుదే ప్రతిమాతోన్యావో అన్యామవదో శుచిర్ణస్తోమగ్ఞశ్మిషద్వృత్రం ఉభావామింద్రాగ్నే ప్రజలిభ్య ఆవృత్తహనాగేభ్యర్విప్ర బ్రహ్మణస్పదేత్వమస్యంత సూక్తస్య బోధితనయంచిన్వ విశ్వం తద్భద్రైరవంతి దేవాః బృహద్వదేమ వికసే సువీరాః సగేమం సత్యేభిర్సగిభిర్స్మిరద్భిః బోధాయ సంవిధనైరదర్జన బ్రహ్మణస్పదర్భిణభిర్వరాహైః ధర్మస్థేభిర్ద్రవిణం జ్ఞానన బ్రహ్మణస్పదేర్భవత్యథావశం సత్యమన్యర్మయకర్మాక్షిద యోగాముదాయస్య దివే విచాభజన నైవేతిశ్రవదాతరపృథగే ఇంధానో అగ్ని వనమద్రక్షిద కల బ్రహ్మాగోషమద్రాదహ్యైన జాతేన జాతపతిశృత్రే యయ్యయం కృణతే బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పదే ప్రియమస్ విశ్వ రాయస్యామరస్వద వీరేషు వేదాగోపృతిరస్వం ఎలీషానా బ్రహ్మణావేది మేఘవం సైద్యనైన సువిషాజన్మనా సముద్రేణుపాయం భరదేశనాది దేవానాయ్య పితరమావివాసతి శ్రద్ధావనాహా బ్రహ్మణస్పతి నాస్తే భూషన్నామో అంత శుక్రం తే అన్యూషే మహాశా ప్రవచే ప్రసావజనిష్టభూషా ప్రవచే జ ప్రవచే పృథివ్యా ఉభే అభిప్రేతమే సత్సే ఆజపరాజలవిప్రాన్ పూషాపంశద్వా పృథివ్యాస్పదర్మఘవాదస్మవచ్చాదస్సూర్యాయై కామేణ కృతం తపసర్గస్పంచం అజాశ్వశుభా వాజపస్థ్యన్వా విశ్వభువనే అర్పిద అష్ట్రాం పూషాదిశిలాముద్వరే విజయ సంధ్యక్షాణభువనా దేవీయతే శుచీవో హవ్యావృత శుచీనాం శుచిగుంహినామ్యధ్వరగం శుచిభ్య హృదయ సత్యమృతాపాయన్ శుచిజన్మాన శుచయ పావకా పచిత్రమర్కం కృణతే దురాయ మారుగాయ స్వతపజయ భరధ్వం ఏదహాగం గృహదాదహంతే వేజదే అగ్నే పృథివీ మఖేభ్య అగుంహే పామృతఖాదయోగ పక్షస్సు రుక్మాముదశ్రియాణా విద్యుదోన వృష్టిభేదానా అనుస్వధామాయుషేర్యక్షమానా యావశర్మదశమానాయ సంతి ప్రధాతోని దాతుజేయచ్చదాధి అస్మభ్యంతాని వరదో మియంత రయన్నో సప్తవృణస్తుీరం ఇమే జలం వరదో రామయంతి ఇమే సహస్రధారవంతి ఇమే జంసం వరుషో నివాహంతి గురుద్వేషో అరుషేర్ధన్ని అలా ఇవే జలమాహేవ ప్రజాయంతే అగవామహోభే కృష్ణే పుత్రమాధోరభిక్షాభిక్షు అనుదేయ మహేంద్రియాయ సత్రాదేవి శ్రమణవృద్ధహత్యే అనక్షత్రమణోయత్ర ఇంద్రదేవేంద్రుమాభవందే అస్తి శ్రీక్షాదిభ్యోర్భ్యవేదా అపాపృతిహరిహరిగర్ణా ఇంద్రవరాజాగలస్కరణేనా అధిక్షన్ విషలోకైరస్దోదాదేవసూని చోద్రాధ ఉపస్థుల సమృష్టిహోద్యోజాన్నవాదపురోదైంద్ర అఘాఢముగ్రగం సహమానమాభిర్భర్వర్ధమిషభర్షణేనా స్థూలస్ రాజో బృహతోయీశే అముష్టవామవిదశేష్ంద్రం యో వాయునాదే దిగోమదేషు రథుష్ణయానై దివస్యో అచ్చ ఆదే పుష్పాషభయతు పశ్చాత్ వోత్తరాధరాగా పురస్కార ఆ విశ్వతోభితమే పర్వాన్ ఇంద్రద్యుమ్నగం సువర్మధ్యేత్యస్మే ఆ దేవోయాదుపితాదురత్ర అంతరిక్ష ప్రారహమానో అశ్వైః హస్తేర్ధానోదర్యా పురోని నివేశయంజ ప్రసురం భూమ అభీవృతం కృషనేర్విశ్వరూపం హిరణ్య సంయ్యతో బృహంతం ఆచ్ఛాకృషగుంధమిత్రభాన కృష్ణారజాగం ధృతమిదే కఠానో దేవస్వమిత ఆశాభిషద్సూని విశ్రయమానామతిమరోగే భర్తభోజనమసరాసరేణ విజనా శ్యామాశ్రుతిపాదో అఖ్యన్ రథం విహిరణ్య ప్రముఖం మహంత స్వర్శిసస్వ విదర్దైర్యస్ ఉపస్థ విశ్వాభువనాదస్వః ఋతువర్ణో అంతరిక్షాన్యక్షన్ అభీరవే పాదురస్వ మేధ క్వేదానేకం దోర్య కష్టికేద కథమాన్యాగం రశ్మిరస్యాదాన భగంభియం బాధయన్ నఃపురంధిన్ రాజగం దోగ్నాస్పజన్నావ్యాన్ ఆయే వామస్కరం కఠేరయీనా ప్రియాదేవస్వమిదశ్యామ ఆనా విశ్వే అస్క్రాగమంతు దేవా మిత్రమావరుణ సజోషా భువన యథానా విశ్వే ప్రజాసురాశవ షన్నో దేవా విశ్వదేవాంతో శకం సరస్వదేహేభిరస్తో శమభిరాజ శమురాజురాజ షన్నో దివ్యా పార్థివా షన్నాప్యాదశ్యశవస్ విశ్వే మిత్రస్య వ్రదేవరుణస్ దేవాగం వీరవద్గో మదప్న ద్రవిణం చిత్రమస్మే అగ్నేయాహిదోక్యం వారిషేణ్య ఏవాగుమచ్చా బ్రహ్మగణాగణేన సరస్వతే మరుతో అశ్వినామ యక్షుదేవాంగేయాయ విశ్వాన్ దేవపిన పృథివాదర్భ్య అగ్నేభ్రాతరుపసవ మృణదాన విశ్వాయిత్యాదిజోషా అస్మభ్యగం శర్మ బహుళం వియంత విశ్వే దేవాశ్రుణతే మగం హవం మే ఏ అంతరిక్షేయముపద్యమిష్ట ఏ అగ్నిష్వాజత్నా ఆదుద్యాస్మిన్ బలిమాదయధ్వం ఆవామిత్రవరుణ హ్యజుష్టి నమసా దేవామవసావృత్యా అస్మాకం బ్రహ్మవృతనా అస్మాకం దృష్ట్యద్రవ్యాసు పారా ఇవం వస్త్రాణి వదామసాచే ఇవ రక్ష్యద్రామంతమావసర్గా అవాదరమృతాణి విశ్వా రేణ మిత్రవరుణాదయే సత్సవాహం మిత్రవరుణామహిత్వం ఏర్మాదస్థులేరభిర్దులుఃఖే విశ్వాసరస్థేనా అనుభామేక పవిరావర్తి యద్వగంషన్నాదివిజయదానో అచ్చేద్రగం శర్మభువనస్ గోప తో నా మిత్రవరుణామవేష్టం శిషాసంజోజే గివాగుంసశ్యామ ఆనో మిత్రవరుణాహవ్యదాది ృదేర్గవ్యోజముక్షతమిళాభి ప్రతిభామత్రమరమాజనాయ వృణేనమజ్ఞో దివ్యస్య జారోహవాసతం జీవసేన ఆనో గవ్యోజముక్షతం కృతేన ఆనోజనేశ్వరేదం యువాన శ్రమ్యే మిత్రవరుణా హేమ ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిర క్షిప్రేష మే దేవాయ స్వధామ్నే అషాఢాయుధమానాయ మేధుడే దిగ్మాయుధాయ భరతా శృణోదన వాదత్తేభిరుద్రసంతమేభి శతకం హిమాదీయభేషజేభి యస్మద్వేషో వితరం వ్యగుంహ వ్యవీవాగిష్టాదయ స్వామిశూచే అరిహంతు భరిమానస్తోకే ఆదే విధర్మరుదాగం సుమ్నమేదో బాణస్తోర్యస్సంతృతోయోషా అభినో వీరోర్వదిక్షమేద ప్రజాయేమహిరుద్ర ప్రజాభిః ఏ మామభ్రోమిషభయేగిరాన యథాదేమేషేణ హగుంధి హావనశ్రోర్ణోరుద్రేహబోధి హేమ విదధే వీరా పరిణోరుద్రస్థేతుమానరుద్రావోరాజాన సూర్యో దేవే పృషసమోజమానామయ్య అయోజాభ్యేద పశ్చాత్నరో దేవయంతో యుగాని విదన్వదే ప్రతిభద్రాయ భద్రం భద్రాశ్వాహరిత సూర్యస్ చిత్రాయేద్వానుమాద్యాద నమస్యంతో దివా పృష్టమస్సు అయద్యా వా పృథివేయంది సద్య తత్సూర్యస్ దేవత్వం తన్మహిత్వం అధ్యాగర్తోర్విదంస భార యేదయుక్త హరితస్థాద్ ఆద్రాద్రీవాసస్తమతే శివస్మై తన్మిత్రస్ వరుణస్భిక్షే సూర్యోపస్థే అనంతమన్యద్ కృష్ణమన్యద్ధరిత స్తంభరంది అద్యాదే వాయుదాసూర్యస్ నిరగంహసృతాన్నిలపద్యాద్ తన్నా మిత్రవరుణామహంత హరిసింధ పృథివీ ఉదద్యో దివోరుక్కవులచక్షా ఉదేది దూరే అర్థస్తర నిర్భ్రాజమాన అమరంజనాశ్రూర్యేణ ప్రసూతా ఆయన్నర్థాని గణమన్నపాగుంసే షన్నాభవచక్షసా షన్నో అన్నా సంభారణాశకం హిమాసంఘృణేన యథాశమస్మే సమసద్రోణే తత్సోర్యంద్రవినందేహి చిత్రం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్ వరుణస్యాగ్నే ఆప్రాద్యాపృథివే అంతరిక్షం సూర్య ఆత్మాదిగతత్సృశ్చాదన్నీమం తుష్టాదీరం విషంగరూప దశమం దృష్టర్జనయం జగర్థం అరంజాయపతయో విభసతం దిగ్బాణీస్వైత సంజనేషు విరాజమానం మరిభేన్నయంతి ఆవిత్యోవర్ధలే చారురాజు దింహానామోర్ధస్వయసా ఉపస్థేర్జాయమానాంహం ప్రతిజోషయేత్ మిత్రోజనాన్ ప్రథమిత్ర అయం మిత్రో నమస్య సుషేవ రాజాసు క్షత్రోష్టవేషా వేగంసుమతో యజ్ఞ అభిభద్రేసో మనసే శ్యామ అనమేవాదయామదంత విలగ్నోమన్నాపృథివ్యా ఆదిత్య వదమపక్ష్యంత వయమ్ మిత్రస్వదో శ్యామ మిత్రన్నగేదుంశం వ్యాఘోషగవ్యవత్ స్వాధియో విదసే అష్టజేజనన్ అరేజేతాగుండోదేవాజదాగిరాయమ మహాగుమాదిత్యో నమసో వసద్య జాతయజ్జనాగణతే సుషేవ తస్మాదేతమా విదుష్టం అగ్నోమిత్రాయ హవిరాజు హోద ఆ వాగుప్రసోదోజీవద్వధాన హిరణ్యయోషాత్మస్వే ఫలవర్తని పవిభేరుజాన విషాం మోషానిపదర్వాజనేవాన్ సమప్రధానాభివంజభూమ సరోమనజాయుక్త విశోయేణ గచ్చసోదేవయంతే పుత్రాదిత్యామశ్వినాదశానా స్వస్వాయ సదాయాతమర్వాయ దస్రాదిశిం వసుమంతం వివాస వివాసో వధ్వాయాతమాన హంతాన్ దివోపాసదేవర్తనిభ్యాశ్రియం పరియోషా వృణీత సూరోజిహితాపరిలక్ష్మ్యాయామవసశ్రయీభి పైగ్రహంసవామనావామయోగాహస్య వాగుంరసిరావస్తౌస్రా రథోయానపర్యాదివర్తి తేనశ్రయ్యోషదోష్టౌ్యశ్మినావహనయజ్ఞే అస్మిన్ ఇవం భుజమావిద్ధగం సముద్రే ఉదోహశరణోహస్థానే పదద్భిశ్రమైరవ్యశిభిశ్మినాయంత అగ్నేజో మాయో అద్యవా ఇదం వజస్వర్యే తస్మై సత్తగం సువీర్యం దాం పోషగ్విశ్వస్మియం ఇవ అగ్నేషోమాషాపర్యాద్రీజామనసాయోధేన తస్యవజగం రక్షదం పాదమగుంహత విషేదనాయమర్మయక్షరం అగ్నేషోమాయాహుజిం సర్వాందాసాధవిష్కృతిం సప్రజయాసువీర్యం విశ్వమాయుర్వ్యశ్నవత్ అగ్నేషోమాచేర్యం వాదముష్ణేదమవసం పణింగో అవాజలం ప్రజగస్పశేష అవిందజ్జోజలేకం బహుభ్య అగ్నేశోమా విమగుంసుమే అగ్నేశోమా హవిష ప్రస్థిత